సోమగం శల్యం విష్ణుం తేజనంతే పశూనామధిపతిస్తాగం రుద్రో వాసుదత్సది సపురోభిత్వేభ్యోకేభ్యోదురాన్ ప్రాణుదతయదు పశుల ఉపసత్యం తేభ్యాద్రవ్యపరాణుతేనాన్యామాహుతిం పురస్తాజ్జుహుయాదన్యామాహుతిం పురస్తాజ్జుహుయాదన్యం ముఖం కురుయాత్వేనాఘారమాఘారయతి యజ్ఞస్య ప్రజ్ఞా పరాగతిక్రమ్య జహోతి పరాజయమానా భ్రాతృవ్యాన్ ప్రణుదయ పునరాక్రమ్యోపదంజహోతి ప్రణుద్యేభ్యోకేభ్యాతృవ్యాన్ జిత్వా భ్రాతృవ్యోకమభ్యాలోహజ దేవాలయా ప్రాతరుపసత ఉపాసే నందన్ హస్తాభిరతురాణుదంతయా సాయం రాత్రిగైతాభిర్యత్ సాయం ప్రాతరుపసత ఉపసద్యం ్రాతృవ్యాన్ ప్రణుదయా ప్రాతృవ్యాజ్యాస్వస్తాయమురోన్వాక్యాయాలయాపయోకాన్ ప్రేణాసంపద్యంతే షడ్వారతమరుదోనే ప్రేణాదిద్వాదశాయన సోమ ఉపేది ద్వాదశమాసంవత్సర సంవత్సరమే ప్రేణాదిగ్రామగ్రే ఛద్వాపత్రేణ చతురేషావాగ్రావాంతర దీక్షాస్మిన్నేవాస్మై లోకేర్ధుకం భవతి పరోపరీయసేవాంతర దీక్షాముపే ముష్మిన్ేవాస్మై లోకేర్ధుకం భవతి స్వర్గం వా ఏతే లోకయ్యం దియముపసన ఉపయంతి తేషాయ ఉన్నయ దేహీయత ఏవ సనాతనేషేతి సోమ్నేయ విమయోవే స్వార్థేతాయ యదాగశ్రాంతో హీయత ఉదస నిష్ట్యాయ సహవసతి తస్మా సగదున్నేయనా పరమున్నయేత దభ్యోన్నయేతైతద్వే పశూనాగం రూపకం రూపేణైవ పశూనవరంధే యజ్ఞో దేవేభ్యో నిలాయ ద్రష్టో రూపం ేషత్వం దేవాస్తాంద్రుపర్యపర్యక్రామత్సోమాయముపర్యపర్యక్రమేత్యహం దుర్గేహం తేత్యథగత్వమిత్యహం దుర్గాదాహత్యేది సోబ్రవీత్ దుర్గే వేహంతా వోజావరాహోయం వామోష సప్తానాంగిరేణాం పరస్తాద్విత్తం వేద్యమసురాణాం విభర్తి దుర్గేహంతాసీర్భవంజేన ముద్రక్య సప్తగిరిమహ్రవీ దుర్గాద్వా ఆహత్తావోచేతమాహరేదిత్తం వేద్యమసురాణామవిందం తదేకం వేద్యే వేదిత్తమసురాణాం వాయ్యమగ్రాదేద్యావదాదేన పరామశ్యతి తావద్దేవానాం తే దేవా పరిక్రామజితావన్నో దత్తేంద్రస్థలాభృగే రూపం కృత్వమాంద్రిస్సర్వదపరియక్రామత్తది మామవిందం దయది మామవిందం తద్వేద్యే వేదిత్తగుంసా వాయ్యగుం సర్వైవ వేదయతి రక్ష్యామే జిద్వామాయ విజంతే త్రిగుంషత్పదాని పశ్చాత్తిరశ్చే భవతి త్రిగుంషత్ప్రాగే చతుర్విగుంశతి పురస్తాశ్చేత సంపద్యం దేవ విరాజైవాన్నాద్యమవరుంధముద్ధం దేవాస్మేభ్యంతరపహంత్యుద్ధంతిస్మాదోషయ పరాభవంతి పరిహిస్తృణాలిస్మాదోషయ పునరాభవంత్యుత్తరం పరిహిణముత్తర పరిహిస్తృణాలి ప్రజా మే పరిహిర్యజమాన ఉత్తర పరిహిర్యజమానమేవాజమానాదుత్తరం కరో యజమానో యజమానాదుత్తర యద్వానీశానో భారవాదత్తేష్యోపషదస్తిస్త్రోహీనస్తిస్తేజస్విలోమక్రియతేమదాన్మస్వోపషదోద్వాదశాహీనస్తిస్తేజస్వే్రాయాచోసలోమక్రియతే వత్సస్కస్తనో భాగీశోచైకస్తనం వ్రతమభయత్రేణ శ్యమానానోగనీయసైవ భూయ ఉపైరిస్తనాపైత్రేణ సత్వాపథైకమేషు జఘనన్నామం ప్రదంతమస్తకౌకవర్గమథోత్రైవ జాయతే ప్రజయా పశువర్యవాగోరాజన్యస్య వ్రతం క్రూరేమవేయవాగో క్రూరైవారణ్యావజ్రస్ లోపమునుభ్యామిక్షావేష్యస్య వాగయజ్ఞస్య లోపం పుష్టేవయో బ్రాహ్మణస్య ్రాహ్మణస్తేజపయస్తేజసైవేజపయ ఆత్మన్ధత్తేజోపయసావే గర్భావర్ధంతే గర్భయవ ఖలు వాయోయద్దేక్షిదోయస్యపయో వ్రతం భవత్యాత్మానమేవ తద్వద్ధయతి త్రివ్రతో వే మనురాసేద్వ్రత అసురాయేకం వ్రతా దేవా ప్రాతర్మభ్యందినే సాయం తన్మనా వ్రతమాధేత్పాకయజ్ఞస్య రూపం పుష్ట్యై ప్రాతశ్చ సాయంతాసురాణ్యం కృషోరూపం తదస్తే పరా భవన్ మధ్యం దినే మధ్యరాత్రే దేవానాంతరస్తే భవన్ సువర్గం లోకమాయన యజస్య మధ్యం దినే మధ్యరాత్రే వ్రతం భవతి మధ్యతో వా అన్నేన భుంజతే మధ్యదేవదోర్జం ధత్తే భ్రాతృవ్యాభిభూత్యే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యా భవతి గర్భో వాయోజ క్షిత ప్రవసేర్గర్భస్కందరి తాదృగే వదన్న ప్రవస్తవ్యమాత్మనో గోపీచారేషవేవ్యాఘ్రకుల గోపోస్మాద్యేక్షిత ప్రవసే సలేన మేశ్వరో నోత్నో న ప్రవస్తవ్యమాత్మనో గుప్తే దక్షిణ దశరేణద్వేషమాణస్యాయతనగ్స్వగేమాయతనేశయే ్యావృత్యసే దేవత యజ్ఞమభ్యావృత్యసే పురోహమిషదే భయజనేజాయజయజ్ఞం కామలేతోపై నమత్తరో యజ్ఞో నమేదభిజు వర్గం లోకం జయజిత్యేతద్వై పురోహమిషదే భయజనేయస్య హోతా ప్రాదరణ భాగమన బ్రహ్మణ్యమవాయత్యమభిర్వశ్చక్రుపై నమత్తరో యజ్ఞో నమత్తభిజు వర్గం లోకం జయత్యాప్తేదే భయజనేజాయజయద్భ్రాతృవ్యవంతం పంచాం బాహి స్పర్శయే కర్తం వాజా వర్ణాన ేవ్యజనమాప్నోత్యేవ భ్రాతృవ్యన్నైనం భ్రాతృవ్యాప్నోత్తేకోన్నదేవ్యజనేజాయేకోన్నదాత్రే వ్యజనారంగిర పశోనసృజంతాం పరాసదోహవిర్ధానే ఉన్నతగ్రస్యాదేతద్వాయేకోన్నదే వ్యజనం పశుమానేవ భవనిత్యున్నదే వ్యజనేజాయేత్ సువర్గకామంత్రున్నదా వర్గం లోకమాయన్నంతరాహవనీయం చర్ధానం చోర్గస్థానం చతశ్చాంతరాశ్చకారుభవత్యంతేతద్వేత్రున్నదం దేవయజనకం సువర్గమేవ లోకమేది ప్రతిష్ఠితే దేవయజనేనాదిష్టాకామేతద్వై ప్రతిష్ఠితం దేవయజన యత్ సర్వద సమం ప్రత్యేపతిష్ఠతి యత్ోషదయో ప్రతిశక్తాస్తు పశుకామేతద్వై పశూనాగం రూపకం రూపేణైవాస్మై పశూనవరం దేవసుమానేవమవతిగృహేరేదేవయజనయాదయాజ్ఞం కామజయజ్ఞం గ్రాహయమిత్యేతృహీతం వ్యావృత్తమయ్యం పాత్ర వాల్పే వామే వాగుం శరణం వాచేదమాహవనీయా ప్రమణగ్రస్యాంగారుభవత్యాదేతద్వే వ్యావృత్తం దేవయజనం వివాత్మనాభ్యాదుర్వేనావర్తదేనం పాత్రేణ తల్పే మే వాగుం సందే కార్యే దేవయజనే భూతికామం కార్యో వై పురుషో భవత్యేవా ఏభ్య ఉత్తర వేదస్య గుంహే రూపం గత్వా భయానందరా వక్రమ్యాతిష్ఠత్తే దేవామన్యంతయధరాయముపావత్సరీరం భవిష్యంతి తాముపామంత్రయం తథా ప్రభేద్వరం వృణే సర్వాన్మయాగామాన్యష్టమసపూర్వాన్తుమాగ్నేనాహుజరష్టమదాయిరస్మాదుత్తర వేదిం పూర్వామగ్నేయాఘారయంతి వారేవృతజ్ఞశ్చైషమ్యయా పరిమితే స్త్రీ సాధో యుక్త నైవ యుక్తమవరుంధే విత్తాజనీ మేషేత్యాహ విత్తాఖ్యే నానావత్ విత్తాజనీ మేషేత్యాహ విత్తాఖ్యే నానావదవదాన్మానాచితమిత్యాహ నాచితాఖ్యే నానావదవదాన్మావ్యచితమిత్యాహవ్యచితాఖ్యే నానావద్విదేరగ్నిర్ నభో నామాగ్నే అంగిరయిత్రిహరదేవేషు లోకేష్టగ్రయస్థానేవరుంధే తోష్ ేరసేత్యాహతిగుంభేష్ారూపం కృత్వా భయానందరా వక్రమ్యాతిష్ఠదురు ప్రసస్వాదుజపజ ప్రసదామిత్యాహ యజమానమేవ ప్రజయాధ్రువాసేతిగుంభం త్రిశక్తే దేవేభ్యశుంభస్వ దేవేభ్యశుంభస్వేత్యవచోక్షజ ప్రజగిరదిశుద్ధ్యా ఇంద్రఘోషస్త్రావతుభ్య పురస్తాత్ పాత్రిత్యాహ దేవాగస్త్యేరుత్తరేజురుపావర్తీహైవేరామహాయత్యసురావద్రముద్యేవానభ్యాయంతరాయంద్రోషోపదిభిరస్తాదపాదవనోజవాదక్షిణ ప్రజేదారుద్రే పశ్చాద్విశ్వకర్మాదిత్యేరుత్తరతోయదేవముత్తర వేవిం ప్రాక్షరిభ్యదేవ దత్తమానో భ్రాతృవ్యాణుతరీంద్రోయదేన్సానాభిభ్యప్రాయచ్చత్తాం దక్షిణతముత్తర వేద్యాక్షిణతముత్తర వేద్యేనిదేవత్రూరం దత్తేన శమయదయం దశ్యాధ్యాయమర్పయతి సోత్తర వేదిరబ్రవేత్ సర్వాన్మయాకామాన్యశ్రమేదితే దేవాకామయంతాసురాన్ భాతుర్వ్యానమివే మేదితే దుగవస్య గుంహేర సర్వత్ర సాహే స్వాహేసురాన్ భాతుర్వ్యానభ్యభవంతే సురాన్ భాతుర్వ్యాన విభోజాకామయంత ప్రజాన్విందే మహేదితే దుగవస్య గుంహేర దయ ప్రజాపని స్వాహేదితే ప్రజామవిందంతతే ప్రజాం విత్వా కామయంత పశూనవిందే వ్యాఘారేది పంచాక్షరాపంక్తి పాంతో యజ్ఞో యజ్ఞమేవృంధే క్షయా వ్యాఘారేది ఉత్పాదక్షయా పదవాంగాని ప్రహరణ్యే ప్రతిష్ఠితే భూతేభ్యస్వేస్తుగజేవదేవా భూతాస్తేభాగేయంతానేవేన ప్రేణాది పౌరుద్రవాన్ పరిధేన్ పరిధాత్తేషాం లోకానాం విధృత్యాగ్నేస్తయోగ్యాగం సాభ్య భ్రాతరః సంతే దేవేభ్యో హవ్యం వహంత ప్రామీయం దశాగ్నిరభిభేదిత్థం వావస్యః క్తిమారిక్షతే దిశనిలాయతసయాం వనస్పతిష్వపసత్తాం పోదుద్రవ్యామోషేణతాగం సుగంధినేతునేజాం వజుషాం పేత్వస్యాంతరాశృంగేతం దేవతా ప్రేషమైచ్ఛందమన్వవిందం తమబ్రువన్నుపన ఆవర్తస్వ హవ్యన్నాభయేద్వరం ప్రణయ్య దేవగృహీతస్యాహుతస్యమహిత్వరిజస్తన్మే భ్రాతృణాం భాగధేయమహిస్మాద్గృహీతస్యాహుతస్యమహిత్వరిజస్కందేయభాగధేయంతానేవ తేన ప్రేణాదిశోమన్యతాస్థం పంతమే పూర్వే భ్రాతరః పరిషేయత్పౌదద్రవః పరిషయైతి బద్ధమస్తివర్ణ పాశా దేవైన మంచది ప్రణేనేవేత్రియ్చాహుత్వాహమిద్ధానే ప్రవర్తయది ప్రసూత ఏవైన ప్రవర్తయది వరుణో వాహేషు దుర్వాగుభయో బద్ధోయక్షమానస్ గృహాణభ్యుత్సర్దే సువాగ్నే వదవిజాగుమ్మా వదేత్యాహ గృహా వైదుర్యా శాంతే పద్వానక్తిమర్వస్మిత్రం మిత్ర యద్వై పత్రీ యజ్ఞస్య కరోతి విధదంతరస్వపత్రిగానేవైన యజ్ఞస్యాన్వారంభోణవచ్చిత్తేవత్మనా వా అన్విత్తయజ్ఞగుం రక్ష్యాగుంఘాగుం సంతి వైష్ణవేభ్యామృద్భ్యాం వర్త్మనాజ్ఞోదయజ్ఞో వే విష్ణుర్యజ్ఞమేవ రక్షాగస్య పహంతి గదధ్వర్యునగ్నాభాజుంజుభుజాధ్వర్యస్యాక్షాగం యజ్ఞగుంభన్ నిర్హిరణ్యముపాస్య జుహోత్యగ్నివర్తే ర్భవజనయజ్ఞాగం జగ్ఞంది ప్రాజే ప్రేతమద్భరం కంపయంతేహసువర్గమేవైన లోకం గమయత్ర నమేధా పుష్పం పృథివ్యాగ్ఞర్ధానం దివో వా విష్ణవుత వా పృథివ్యాశేర్పదయక్షిణస్ అవిర్ధానస్ మేధేన్నిహంది శేర్ధదయవ యజ్ఞస్ ృతీయస్థానస్వృద్ధానయోర్ధాక్రియతేతీయస్థానస్యావరుద్ధేశిరోధానం విష్ణోరణాగమృష్ణపదేత్యాదస్మాదేతాశిరో విశ్వదం విష్ణోస్యోర్జిష్ణోధ్రువమదేత్యాహ వైష్ణవగంభీరపదయాధానం యం ప్రథమం గ్రంథిం గ్రచ్చేయాధ్వర్య ప్రమీయేతస్మాత్ స విశ్వస్య దేవస్యత్వాదవిదః ప్రథమ ఇత్యభ్రిమాదత్తే ప్రసూత్యాశ్వినో బాహుభ్యామిత్యాహాశ్వినో హి దేవానామద్ధర్యో ఆస్తాం పోష్ణోహస్తాభ్యామిత్యాహయత్తేవ ద్రయిమవాయభ్రిరసినారిరసేత్యాహ శాంతే కాండే కాండే వై క్రియమాణే యజ్ఞగుం రక్షాగుం కృజిఘాగుం సంధి పరిలిషితగుం రక్ష పరిలిషిత అరాతయమిత్యాహర పృథివ్యేత్యాహైనాభ్య ప్రోక్షది పరస్తాదర్వాజే ప్రోక్షది తస్మాత్ పరస్తాదర్వాజే మనుష్యా ఊర్జోపజీవంతి క్రూరమివ పాయేతత్కరోతిక్షణత్యపోపనయతి శాంతేయవతిరవనయోర్వైయవోర్గుదుంబరవోర్జైవోర్జగం సమర్థయతి యజమానేన సంవితౌదుంబరే భవతి గామానేవ యజమానస్తావదీమేవాస్మిన్నోర్జం దధాది విదనాగం సదనమసేతి పరిహిరవస్త్రాది విదదేవత్యా అగ్రహ్యతర్జన్నిఖాదయ్యత్ పరిహిరమస్తేర్యమిలయాత్ విదదే దేవత్యానిఖాతా స్యాద్ బలియరవస్తేర్య వినాత్యస్యామేవైనాహం వినాత్యథా స్వాజుహమేవైనాహం వరాజ్యవజ్జస్తభానాంతరిక్షం ప్రణేత్యాహైషాం లోకానాం విధృత్యేద్యుదానస్త్వా మారుతో వినాత్యత్యాహద్యుదానాః స్వయమే మారుతో దేవానామౌదుంబరీం వినోది దేవైనాహం వినోది బ్రహ్మవనిం క్షత్రవనిమిత్యాహ యథా యజురేవేతద్భృతేన ద్యావా పృథివీ ఆ ప్రణేథామిత్యౌదుంబర్యాంజుహోరిద్యావా పృథివీ ఏవ రథేనానక్యాంతమన్వస్రావయత్యాంతమేవ యజమానంతేదానక్యైంద్రమసేతి క్షతిరధిర్దధాత్యైంద్రగుంహి దేవతయా సదో విశ్వజనస్య ఛాయేత్రాహ విశ్వజనస్య క్యేనాయాయత్సదోనమశ్రుతేజస్కామస్య వినయా ద్రవృతా స్తోమేన సంవితం ేంద్రియకామస్యైకాదశాక్షరాష్ణుగింద్రియం తృష్ణుగింద్రియాభ్యేవ భవతి పంచదశ చతుర్భ్రాతుర్యవదః పంచదశో వజ్రాభ్రాతుర్యా విభోత్యే సప్తదశ శయ ప్రజాకామస్య సప్తదశ ప్రజాపతి ప్రజాపతేరాప్త్యా ఏక విపుంసతి ప్రతిష్టాకామస్యేక విపుంస స్తోమానాం ప్రతిష్టా ప్రతిష్ఠిత్యా ఉదరం వేదతమోర్గుదుంబరోమధ్యదౌదుంబరే ప్రజానామోర్జం దాన్ మధ్యతమోర్జాభుంజతేజమానలోకే మే దక్షిణాని శదేకం జభ్రాతుర్యలోక ఉత్తరాణి దక్షిణాన్యుత్తరాని గలో యజమానమేవాజమానాదుత్తరం గలో యజమాన యజమానాదుత్తరోంతర్భక్తాంకరో దివ్యావృత్తే తస్మాదరణ్యం వ్రజ ఉపజేవంతి పరిత్వాగిర్వోగిరమిత్యాహయథాయజరేవేతరింద్రస్య ్రుమతేంద్రగుంభిదేవతయాతయం ప్రథమం గ్రంథం గ్రీయాద్యన్న విశ్వగుంభేదమేహ్వర్య ప్రమేయస్మాత్ స విశ్వస్య శిరోవాదేతర్ధానం ప్రాణా ఉపరవాహవిర్ధానే తస్మాచ్చీర్ఘం ప్రాణాధస్తాయంతేస్తాచ్చేష్ట ప్రాణానక్షోహణోపలగహనో వైష్ణవాఘనామేత్యాహ వైష్ణవాహి దేవతలోపరవా అసురా వై నడ్యంతో దేవానాం ప్రాణేషు బలగాన్యఘనంతాన్ బాహుమాత్రేణవిందం తస్మాత్ బాహుమా మాత్రాఖ్యాయంత ఇదమహంతం వరగముద్దవామియన్న సమానోగమసమానో నిజగానేత్యాహద్దో వామపురుషో యస్తేవ సమానో యశ్చాదమానోయమేవాస్మైతౌ వలగం నిఖరదస్తమేవోద్వపతిసంద్రణత్తిరస్మాచ్చంద్రన్నాంతరదః ప్రాణానసంభిణత్తిరస్మాదసంభిన్నాః ప్రాణాపోపనేతి తస్మాదాద్రా అంతరదః ప్రాణాయమవతేరవణేద్యోర్వైరవః ప్రాణా ఉపరవాః ప్రాణ ేవార్జం దాది బహిరవస్తున్నాశాంతరత ప్రాణాద్యేన వ్యాఘారయతి తేజోవాజ్యం ప్రాణా ఉపరవా ప్రాణేష్వ తేజో దాది హనో వా ఏదే యజ్ఞ స్థగతిశవనేన సంతృణత్రంతృణో అథో ఖలు దీర్ఘలో వేదంతృత్యేషిలో వా ఏదయజ్ఞర్ధానం ప్రాణా ఉపరవా హనో అధిషవనే జన్మగ్రామానో ముఖమాహవనీయోరవేదిరుదరగం తదో యదా ఖలు వేత్యక్ష సముఖం గచ్చతి యదా ముఖం గచ్చత్యోదరం గచ్చతి తస్మాబ్ధమిర్ధానే మన్నది గ్రామభిరభిరుద్యాహవనీయే హుత్వా ప్రత్యంజ పరే కథలసి భక్షయం దియో వై విరాజో యజ్ఞముఖే దోహం వేదృహదేవీనామియం వై విరాక్తస్యే ప్రత్యర్మోధోధితవనే స్తనా ఉపరవా గ్రామా వత్సారిత్రిజో దుహంతి సోమః ప్రయోజయేవం వేదదుహమేవైనా ్యష్టజానుపవతయో నర్వై యజ్ఞస్థాత్పాలయ్యజ్ఞస్థదయో నిత్వాగ దేవా వై యజ్ఞం పరాజయం దతమాజ్ఞేయేభ్యాపునరపాదయం నేతద్వై యజ్ఞాపరాజితం జలాజ్ఞేభ్యంజలాజ్ఞేయేభ్యాద్ష్టజాన విహరదియ దేవ యజ్ఞస్యాపరాజితం తదయవైనం పునస్తలు దేవరాజిత్యేవ ఖలు వారేతయం దేవ విష్ణుమానగం సర్పం దివ ఏష్టవమానె స్తుత ఆహాగ్నేరగ్నేన విహర పరిహస్తృణాహి పురోడా సాగం అలంకుర్వజయజ్ఞమేవాభజిత్యపురస్తం బాలాయంత్యంగారయద్వేదవనే విహరతి శరాగాభిస్తృతీయం సదుక్రత్వాయా శోధం భరద్దేవైనభ్యష్టయా వాముత్పల్లాకే సోమరక్షంతేభ్యోజుసో మమాహరంతమన్ మమాహంతం పరిగమిషణేయం వేదవిందదే పరివేష్టారంతే సోమపీఠేణం వ్యాధ్యంతరే దేవేణ సోమపీఠమయేచ్ఛంతరాం దేవాబ్రువన్వేద్వే నామనీ గురుధ్వమస ప్రభాస్య సర్వేత్యగ్నయో వాసధిష్ఠియాస్తస్మాద్వినామాః బ్రాహ్మణోద్యుగస్తేషాంగేనేదిష్టం పర్యవిశంతే సోమపీఠం ప్రాప్నువన్నాహవనీయాగ్నేర్ధ్రియోహోత్రియో మాధ్యాలీయస్తస్మాద్యుష్పత్యనిహాయమనత్కరోతిరిక్యేతే సోమపీఠేనాభ్యంతదేవామీయా ప్రాజేరాహుతేరజహవర్యే పురస్తాదసురాసంతాగస్తాభిప్రాణుదందయా ప్రతిచేర్య పశ్చాదసురాసంతాగస్తాభిరపాణుదంద ప్రాచేరణ్యాహుదయో హూయంతే ప్రత్యంగాసీనోధిష్ఠిగా వ్యాఘాలే పశ్చాచైవ పురస్తాచైరమానా బ్రాదుర్వ్యాన్ ప్రణుదే తస్మాత్తరాజే ప్రజా ప్రవీయంతే ప్రతిచేర్యాయంతే ప్రాణావాలేజయద్ధిష్ఠిగాయుధ్వర్య ప్రత్యంధిష్ఠయాదిదర్పే ప్రాణాన్ సంగ్రహే ర్మాయుగస్యాన్నాభిర్వాయజ్ఞర్థోభ్రఖలు వేదాభ్యై ప్రాణోమాగపాన ఇదర్య ప్రత్యంగోదారమునిదర్పేణ ప్రాణందభ్యా క్రమాయుగస్యాన్నాధ్వర్యరుపకాలే వాగ్భీర్యోవాధ్వర్యమిదర్యరుపకాలేరుద్గాత్రే వాచకం సంప్రయచ్చేదుపకారుగాశ బ్రహ్మవాదినో వదంతి నాసగ్గస్థితే సోమే ధర్య ప్రత్యం సదోతి జాతశ కథా దాక్షిణాని హోదు మే దియా మోహితదే తస్మాహదేవాయామం వాయామం బాణిజ్ఞాస్యంతీత్యుత్తరేణాగ్నేధ్రం పరీత్యజుహోది దాక్షిణాయిణ ప్రాణాన్ సంకరిషతిజ్ఞే దృష్ణయా ఉప్యంతేనాన్యేయాన్నివపతితేనతాన్ప్రీనాదియాన్న నివపతియదను దిశతితేనతాన్ సువర్గాయ వా ఏతాని లోకాయ హూయంతే యద్వై సర్జనా విద్వాభ్యాంగాయమాన ప్రతిష్టిత్యాగ్నేక్రమదాహవణీయజుహోరి సువర్గమేమైనం లోకం గమయతి దేవాన్ వైదువర్గం లోకం యతో రక్షాగస్య జిఘాగం సంతే సోమేధనాజ్ఞారక్షాగస్య మహత్యాప్తుమాత్మానం కృత్వా సువర్గం లోకమాయ ్రావణ్యాక్రోణకరసోత్పత్నేమానయంత్యన్మనాకం ప్రవర్తయంతి యావదేవాస్యాస్తివర్గం లోకమేదిలగవత్యర్చాగ్నేర్గస్య లోకస్యాభినే రావణ్ణో వాయవ్యాని క్రోణకరసమాగ్నేర్గ్రహుపవాదయేత్యనంతైర్గన్నదేగత్సహోపవాదయేదుపపాదయేదు సౌమ్యచ్చ ప్రపాదయతి స్వయమైనం దేవతగా ప్రపాదయత్తరిత్యాసీదేత్యాహయమానో వాదేతస్వరాగోప్తాగవత్యేదవోదేవసమిదస్వమైత్యాహదమిదృప్రచోదయమైనం దేవతాభ్యస్తం దేవో దేవానుపాగా ఇత్యాహ దేవోక్యేషదం దేవానుపైదేదమహం మనుష్యో మనుష్యానిత్యాహ మనుష్యో ష్యానుపేదిగతేజన్న బ్రూయా ప్రజాపదుర్యజమానస్య సహ ప్రజయాహ ప్రజగేవదుభిః సహేమల్లోకముపావర్తతే నమో దేవేభ్యేత్యాహ నమస్కారో హి దేవానాగ స్వధా పితృభ్యదిత్యాహ స్వధాకారో హి పితృణామిదమహన్నర్వరుణస్య పాశాదిత్యాహ వరుణ పాశా దేవజన్ముచ్యతే జ్ఞే ప్రదవద ఆత్మనః పూర్వతనో భూతే పునర్వాదద్రావాణోమస్తాయమృసేనాయం విద్వాన్ధ్రావన్నాగ్నేపవాదైనం మలింసేనా విందే వైష్ణవ్యర్చాహుత్వాయోపమచ్చైతి వైష్ణవో వై దేవతయాయోపస్మదేవైనం దేవతగాచ్చేత్యన్యానగాన్యానుపాగామిత్యాహాదిత్యన్యానేపరేరవిదం పరోవరేత్యాహార్వాఘ్యేనం పరేర్విందది పరోవరేస్తందాజుదేవైనం దేవయజ్యాయాహ దేవయజ్యాగైక్యేనం జుడతే దేవస్థానమిదామద్వాహ ైనగస్వధితేమైనకం విగుంశేరిత్యాహ వజ్రవే స్వజతి శాంతై స్వధితే వృక్షస్య విభ్యన ప్రథమేణ సకలేన సహతేజః పరాపదజః ప్రథమః సకల పరాపదే తమప్యాహరేచ్ఛతేజసమేవైనమాహరతిమేవై లోకాయోపాహ్రయతో విభ్యజతి మమగ్రే నమాలేఖేరంతరిక్షం మధ్య నమాహిగుంశేరిత్యాహైభ్యలేవైనం లోకే శమయతి వనస్పతే శతవర్షో విరోహేత్యాశ్చనేజుహోజిరస్మాదాశ్చనాద్ృక్షాణాం భోజాగం ఉత్తిష్టంది సహస్రవలుషామి వయగం గృహేమేత్యాహాశిషమేవైతామాశాస్త్రేక్షసంగం వృష్టేక్షసంగం వృష్టేధరేణయ్యజమానస్య ప్రమాదిభ్యశ్చామేతా ప్రతిష్ఠితస్యాదిత్యారోహం తస్మై వృష్టే దేశమై వనస్పతి నామ ప్రతిష్ఠితా ప్రతిష్ఠిత ై శుష్కాగ్రం వృష్టేదవై వనస్పతి నామపదవ్యాపదేవాన్ సాధి బహుపర్ణస్మై బహు శాఖం వృష్టేదేశమే వనస్పతీనాం పశవ్య పశువాన్ ప్రతిష్ఠితం వృష్టే ప్రతిష్టాగామస్తేషమై వనస్పతీనాం ప్రతిష్ఠితోయస్సమే భూమ్యై స్వాద్యోనే రోష ప్రత్యయ ప్రతిష్ఠతి యః ప్రత్యంగుపనదస్తం వృష్టే సహిమేషమభ్యుపనద పంచారత్రింతస్మై వృష్టేభ్యంకాపగేతోపై నముత్తరో యజ్ఞో నమేది పంచాక్షరా పంక్తిపాంతో యజ్ఞోపై నముత్తరో యజ్ఞో నమతిషరత్రిం ప్రతిష్టాగామస్య షడ్వారితవరదుష్వేవ ప్రతిష్ఠతి సప్తారత్రిం పశుగామస్య సప్తపదాశక్వరీపశక్వరీ పశో నేవామరుంధే నవారత్రిం తేజస్కామస్య త్రివృదాస్తోమేన సంవిధం తేజస్త్రివృత్తేజస్వేవ ఏకాదశారత్యమింద్రియగామస్యైకాదశాక్షరాదశారత్యం భ్రాతర్వ్యవదః పంచదశోవగ్రాభ్యాదర్వ్యాభిభూత్తే యజ్ఞముఖం తేజదేవ గాయత్రిగా యజ్ఞముఖేణ సంవిధ ేత్వాంతరిక్షాయత్వాదివేత్వేత్యాహైభ్యదేవైన లోకేభ్య ప్రోక్షది పరాయం సంప్రోక్షది పరాయ మహిషు వర్గో లోక క్రూరమివేతత్కరోక్షరత్యపోవనయేదవనయోర్గ్వయ్యవో యజమానేన యోపస్సంవితో యావానేవ యజమానస్తామదేవేవాస్మిన్నోర్జం దధాధిపతృణాగం సదనమసేది బహిరవస్తృణాధిపతిదేవత్యా ేర్యమినయాో నిఖాతస్యాద్బర్హిరవస్తేర్యమినోద్యమేవైనం వినోదయోపశకరమవాస్యమేవైనం వినోది దేవస్వాదమిత్యాహతేజసైవైనమనగ్నిపరాభ్యౌషేభ్యైవిదానం ప్రతిముంచతి తస్మాచేతవర్ధయ ఫలం గంధం చక్ష్యదే గోవాజమానేనాష్టా శస్త్ర సంవితాయ్యష్టామశ్రిమణక్రియమానమేవ తేజసానక్యాంతమనక్యాంతమేవ యజమానం తేజసానక్తి సర్వదః పరిమిషత్యపరివర్గమేవాస్మిన్ తేజో దధాత్యుద్యవగ్రస్తభానాంతరిక్షం వృణేత్యాహైషాం లోకానాం విధృత్యేవేష్టం యక్షాకల్పయతి వైష్ణవో వై దేవతయాగోపస్మదేవేనం దేవతయా కల్పయతి ద్వాభ్యాం కల్పయతి ద్వివాత్యజమాన ప్రతిష్ఠేయం కామయ తేజసైనం దేవతాభిరింద్రియేణ వ్యర్థయేణ మిత్యగ్నిష్ఠాంతస్యాశ్రిమాహవలీయాదిచ్ఛం వేచ్ఛం వాచినామయ తేజసైనం దేవతాభిరింద్రియేణ వ్యర్థయేయం కామయ తేజసైనం దేవతాభిరింద్రియేణ సమర్థయేణ మిత్యగ్నిష్ఠాంతస్యాశ్రిమాహవలీయేణ సంవినయా తేజసైనం దేవతాభిరింద్రియేణ సమర్థయతి బ్రహ్మవణిం దృష్టిమేవ నియచ్చతి యది కామయేదావరుణస్యాదిత్యోర్ధ్వామదో హేద్దృష్టిమేవోద్యచ్ఛతి పితృణాం నిఖాతం మనుష్యానామోర్ధ్వం నిఖాతాదారసనాయామోషధీనాగౌరసనా విశ్వేషాం దేవానామోర్ధ్వగౌరసనాయాజశాలాజింద్రస్య యజాలకుం సాధ్యానామజరక్షకుం సవాహేణ సర్వదేవత్యో యజ్ఞోపాయజ్ఞోపం వినోది సర్వాదేవదేవతాయ వై దేవా స్వర్గం లోకమాయంతే మన్యంత మనుష్యానోన్వా భవిష్యంతి స్వర్గం లోకమాయంతమృషయోపేనైవాజారంతద్యోపస్యోపత్యోపం వినోది స్వర్గస్య లోకస్య ప్రజ్ఞాప్తే పురస్తాన్ వినోది పురస్తాభ్యయజ్ఞస్య ప్రజ్ఞాయతే ప్రజ్ఞాతగృహితమాసేవాయజ్ఞమత్యమన్ ేయంతేన ప్రేణాదిదేవాదగ్స్థితేసో మే ప్రస్తుతో హరం పరోపంతే మన్యంత యజ్ఞవేషసం వాయుషం కుర్మయుతేణమపశ్యాన్ స్థితే సో మే ప్రస్పరగం హరది జుహోతి స్వరుపయజ్ఞవేషదాయ స్మిన్ లోక సున్నాన్యత్యంజన విషత్తేగ్నిమేవాగ్నే మేధాజాలబంధనక్యంబ్రమవిందం తో వాయిమా ప్రజా ప్రాజాయంతయదగ్నిం మధిత్వా ప్రహరజ ప్రజానాయ రుద్రోమాజమాన పశుర్యత్పశుమానభ్యాగ్నిం మంధే రుద్రాయమానమపి దధ్యా ప్రవాజకస్యాదసో కల్వాహురగ్ని సర్వాదేవ హవిరేహ్యశుమానభ్యాగ్నిం మంచతి హవ్యాయైవాసన్నాయ సర్వా దేవతా జనయత్యుపాగత్యైవ మంచస్తన్నేవాలబ్ధన్నేవానాలబ్ధమగ్నేర్జైత్రమదేత్యాహాగ్నేర్కేతజైత్రం విషణౌ చైత్యాహ విషణౌ కేదా పూర్వశ్చాజిరసేత్యాహ విషణత్వాజఘతేనాగ్నే విషణాన్నసాధావిత్యాహ విషణగ్యఃకేతే తథా తేనే అగ్నిం గాయత్రం ఛందోన మధ్యమానాయాన ద్రోహేత్యాహ సావిత్రే వ్రతమన్వాహదమిదప్రసూదయేవైనం వంచతి జాతాయాన బ్రూహి ప్రక్రియమానాయాన బ్రూహేత్యాహ కాండే కాండదేవైనం క్రియమాణే సమర్థయతి గాయత్రే సర్వాన్వాహ గాయత్ర ఛందావా అగ్నిస్వేనైవైనం ఛందసా సమర్థయత్యగ్ని పురా భవత్యగ్నిం మధిత్వా ప్రహరితౌ సంభవంతో విరమానమపి సంభవతో భవదన్నస్తమనసా విత్యాహ శాంతే బృహత్య జుహోతి జాతాయైవాస్మాన్నమపి దధాత్యాజ్యేన జుహోత్తే తద్వాగ్న్యా ప్రియం ధామయిరాజ్యం ప్రియేణైవైనం ధాన్నా సమర్థయత్యథో తేజసా. విషేత్తేది బలిహిరాదత్తగిచ్చత ఇవక్యేన యో విజత భవేత్యాహో వక్యేనానాకరాత్యుపో దేవాన్ దైవేర్విషప్రాగురిత్యాహ దైవేర్కేతాభిషస్తేర్దేవానుభయం జివంధేర్సృజయిత్యాహత్రిలో వైవన్ధయఉసిరస్తస్మాదేవమాహ బృహస్పతే ధారయావసూనేత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతిర్బ్రహ్మదైవాస్మై వసూనవరుంధే హవ్యాదే స్మదంతామిత్యాహ స్వదయత్యేవైనాష్టర్వసురన్వేత్యాహత్రష్టామై పశూనాం విశునానాగం లోపగర్ద్రోపమేవ పశురు తథా దేవతేరవధ్వమిత్యాహ పశుభో మే దేవతే పశూరేవాస్మై రమయతి దేవశ్చాదమిద ప్రథమైదర్శనామాదత్తే ప్రసూప్యాశ్వినా బాహుభ్యామిత్యాహాశ్వినో హి దేవానామధ్వర్యోస్తాభ్యామిత్యాహయత్య హృదస్య విష్పాదేనారభయత్యాహ సత్యం వా హృదగం సత్యేనైవేన మృతేనారభతే క్షయా పరిహరతి వర్ధకం హి ప్రత్యం ప్రతిమంచం దివ్యావృత్తిధరిమానుషాని తెలియనక్తిధృత్యా అభ్యస్తోషధేభ్య ప్రోక్షామేత్యాహాభ్యోక్షేషోషధేభ్య సంభవతి యత్పశురపాం పేర్వేత్యాహైషక్య పాం పాతాయో మేధాయారభ్యతే స్వాత్రం యత్సదేవం హవ్యమాపో దేవే స్వరదైనమిత్యాహ స్వరయత్యేవేనముపరిష్టా ప్రోక్షత్యుపరిష్టా దేవైనం మేధ్యం కరోతి పాలయత్యంతరదేవేనం మేధ్యం కరోత్యదస్తాదుపోక్షరిధర్మపదేవేనం మేధ్యం కరోతి అగ్నినామే హోత్రా దేవాసురానభ్యభవన్నగ్నేతమ్యమానాయానబ్రోహేత్యాహభ్యాతవ్యాభిహోక్తి సప్తదశామిధేరన్వాహత్రదశ ప్రజాపతి ప్రజాపతేరాప్తి సప్తదశాన్వాహ ద్వాదశమాసా పంచత్తరసంవత్సర సంవత్సరం ప్రజాన ప్రజాయంతే ప్రజానా ప్రజనాయ దేవామిధేనే ధనోచ్చయజ్ఞం నాన్వపశ్యాన్ స ప్రజాపతిస్తోష్ణే ఘారమాఘారయత్తదో వే దేవాయజ్ఞమన్వశ్యతయత్తోష్ణేవాఘారమాఘారయతి యజ్ఞస్యానుఖ్యాత్యాసురేషుయజ్ఞాసేత్తం దేవాస్తోష్ణేకం హోమేనావృంజనయత్తోష్ణేవాఘారమాఘారయతి భ్రాతృవ్యస్యైవ తద్యజ్ఞం వృంతే పరిధేన్ సంవాచ్య పునాదేవైనాంతిష్ట సంవాచిత్రాహృద్ధేజ్ఞోసో రక్షసామపహత్తే ద్వాదశ సంపద్యంతే ద్వాదశమాసా సంవత్సర సంవత్సరమేవ ప్రీణాచతో సంవత్సరమేవ మా ఉపదశాదిషు వర్గస్య లోకస్య సమష్టి లోపాయేతద్యజ్ఞస్తాఘారర్వా దేవతా యదాఘారమాఘారయతి శీర్షదయేవ యజ్ఞస్తమాన సర్వా దేవతా అవరుంధేషు లోపాయేతద్యజ్ఞస్తాఘార ఆత్మా పశునాఘారమాఘార్య పశుగం సమనక్యాత్మన్నేవ యజ్ఞస్త ప్రాణవాజునా గచ్చదామిత్యాహ వాజుదేవత్యో వై ప్రాణవాజావేవాస్ ప్రాణంజుహోరిత్రేరంగానిజ్ఞపతిరాజులేత్యాహ యజ్ఞపతిమేవాజుదంగమయతి విశ్వరూపో వై త్వాష్ట ఉపరిష్టాత్ పశుమభ్యమేత్తస్మాదుపరిష్టాత్ పశువర్ణావద్యం దిగదుపరిష్టాత్ పశుకంసమణ్యమేధ్యమేవేంకరోద్ృత్యుజోవర్ణీదేఛందాగ ేవృణీతే సప్తవృణీతే సప్తగ్రామ్యా పశవః సప్తారణ్యాః సప్తఛందాగస్త్యుభయస్యావరుధ్యా ఏకాదశ ప్రజాజాయే పశవః ప్రాణ ఆత్మైకాదశయామానేవ పశుస్తం ప్రేయది భవామేఘ పరిషయ ఆత్మైవాత్మానేవ ద్రోవేశ్వర్వద్రాజోపశుకరోంగే దేవాభ్యం కృత్వా సోమమభ్యం కృతేనాశుంద్రాయే ధామిత్యాహవత్ర నైవే నమ్మశే కృత్వా రహతే.